ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 8వ భాగం. ఒక పదార్థం యొక్క రేఖీయ వ్యాకోచ గుణకం అన్ని దిశలలోనూ ఒక్కటే అనుకుందాం. ఒక ఘనమీటర్ ఆయతనం ఉన్న వస్తువుని తీసుకుందాం. దీని పొడవు = వెడల్పు = ఎత్తు = 1 మీటర్ అనుకుందాం. ఇప్పుడు దీని ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెల్సియస్ పెంచుదాం. కనుక దీని పొడవు యొక్క కొత్త విలువ 1+α మీటర్లు అవుతుంది. అలాగే దాని వెడల్పు ఎత్తుల కొత్త విలువలు కూడా 1+α మీటర్లే అవుతాయి. కనుక దీని ఆయతనం యొక్క కొత్త విలువ 1+α³ అవుతుంది. అంటే దీని ఘనపరిమాణంలో మార్పు 1+α³-1 అవుతుంది. బీజగణితంలో ప్రాథమిక సూత్రాలను వాడితే 1+α³-1 = 3α+3α² + α³ అని తెలుస్తుంది. ఇక్కడ ఆల్ఫా అనేది చాలా చిన్న విలువ అనుకుంటే ఆల్ఫాతో పోలిస్తే α² మరియు α³ యొక్క విలువలు ఇంకా చిన్నవవుతాయి. కనుక వీటిని విడిచిపెడితే వస్తువు ఆయతనంలో వచ్చిన మార్పుని ఉజ్జాయింపుగా 3α అని వ్యక్తం చేయవచ్చు. అంటే ఆయతన వ్యాకోచ గుణకం = 3×రేఖీయ వ్యాకోచ గుణకం అని అర్థమవుతుంది. ఉదాహరణకి స్టీల్ యొక్క రేఖీయ వ్యాకోచ గుణకం 1×10⁻⁵ పర్ డిగ్రీ అయితే దాని ఆయతన వ్యాకోచ గుణకం 3×10⁻⁵ పర్ డిగ్రీ అవుతుంది. ఆయతన వ్యాకోచ గుణకం ఘనపదార్థాలలో కన్నా ద్రవాలలో 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వాయువులలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి వాయువుల ఆయతన వ్యాకోచ గుణకం మీద పరిశోధనల కారణంగా ఉష్ణశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఉష్ణోగ్రత పెంచితే వాయువులు వ్యాకోచిస్తాయని, తగ్గిస్తే సంకోచిస్తాయని గెలీలియో కూడా గమనించాడు. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఒక థర్మామీటర్ కూడా నిర్మించాడు. ఓ గాజు బల్బుకి ఒక చివర ఓ సన్నని పొడవైన గాజు నాళం తగిలించాడు. నాళానికి అవతల కొస తెరిచి ఉంటుంది. ఇప్పుడు ఈ పరికరాన్ని నీటిలో బోరగిలా ముంచాడు. అంటే నాళం కిందకి, బల్బు పైకి వచ్చేలా. ఇప్పుడు చుట్టూ ఉన్న నీటి ఉష్ణోగ్రత తగ్గితే నాళంలోని గాలి చల్లబడి సంకోచిస్తుంది. అందువల్ల నాళం కింద నుండి నీరు పైకి ఎక్కుతుంది. అలా కాకుండా నీటి ఉష్ణోగ్రత పెరిగితే వాయువు వ్యాకోచించి నాళంలో నీటి మట్టం తగ్గుతుంది. ఆ విధంగా ఆ వాయువుతో నిండిన నాళం ఓ థర్మామీటర్లో పనిచేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు నాళంలో ఉండే గాలి యొక్క ఆయతనం కేవలం ఉష్ణోగ్రత మీదనే కాక పీడనం మీద కూడా ఆధారపడుతుంది. కనుక ఉష్ణోగ్రతలో మార్పులకి నీటి మట్టం సమంగా మారదు. ఏది ఏమైనా ఉష్ణోగ్రతలో మార్పులకి వాయువు యొక్క ఆయతనం మారుతుంది అన్న విషయం రుజువైంది. ఉష్ణోగ్రత పెరిగితే వాయువు వ్యాకోచించడం గురించి మొట్టమొదటి అధ్యయనాలు 1699లో జరిగాయి. ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త జియన్ ఆమంటన్ వాయువుల గురించిన ఓ ముఖ్యమైన లక్షణాన్ని గుర్తించాడు. ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు వాయువు వ్యాకోచించకుండా నిర్బంధిస్తే ఆ వాయువు పీడనం పెరుగుతుందని గమనించాడు. వాయువు ఏదైనా ఉష్ణోగ్రతలోని మార్పులకి సమపరిమాణంలో వాయువు పీడనం పెరుగుతుందని గమనించాడు.